Yo, bye.

పృథివేంచవర్తయ సమాజ సమాజ సమాజ How

వర్ధినే చ నమశ్రాయేభ్యశ్రాయేభ్య నమ క్రవ్యేభ్య విరంభేభ్య నమ సమృతే ఆవద్యామి వాధన్వానా విదేవన్నన్నాయామృతేహ అస్మాభ్యం ఇదం విశ్వం భూత సంతరంతయ ప్రయన్నారాయమంత శిశుర ఇన్నురాంతి వా పాదోర్వూతాని ృదంతీ మా స్వర్జా